వేజర్ పుస్తకం 4వ భాగం. ఒక ఎర్రకాంతి పుంజాన్ని ఒక వైలెట్ కాంతి పుంజాన్ని తీసుకుంటే రెండింటిలో ఒకే శక్తి ఉన్నా వైలెట్ కాంతి పుంజంలో ఫోటాన్ల శక్తి హెచ్చుగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి, ఎవరైనా మీ మీద 1 కిలో పిండి కుమ్మరించారని అనుకోండి, మీకు పెద్దగా ఏమీ అనిపించదు. అలా కాకుండా 1 కిలో గులకరాళ్ళు మీ మీద విసిరారు అనుకోండి, కొంచెం నొప్పెడుతుంది. అదే 1 కిలో బరువున్న రాయి పెట్టి కొట్టారనుకోండి, చాలా నొప్పి పెడుతుంది. ఫోటో ఫిల్మ్ మీద ఉండే రసాయనంతో కాంతి చర్య జరిపి దానిని నల్లబరుస్తుంది. ఆ విధంగానే మనం తీసే ఫోటోలు తయారవుతాయి. ఎర్రకాంతి ఫోటాన్లు ఎంత బలహీనమైనవి అంటే మామూలు ఫిల్మ్ మీద వాటికి పెద్దగా ప్రభావమే ఉండదు. అందుకే తరచూ ఫిల్ముల్ని కడిగే గదిలో ఎర్రని నేపథ్య కాంతిని వాడతారు. మనం ఏం చేస్తున్నామో మనకి కనిపిస్తుంది, ఫిల్మ్ కూడా పాడవదు. అదే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతితో అయితే ఫిల్ము వెంటనే నల్లబడిపోతుంది. ఇక ఎర్రకాంతి కన్నా పొడవైన తరంగాలు ఉన్న కాంతికి మరింత తక్కువ శక్తి ఉంటుంది. దృశ్యకాంతి కన్నా పరారుణ కాంతి శక్తి తక్కువగా ఉంటుంది. మైక్రో తరంగాలలో ఇంకా తక్కువ శక్తి ఉంటుంది. వర్ణపటానికి అవతలి కొసలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అతినీల లోహిత కిరణాలకి దృశ్యకాంతి కన్నా తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది, కనుక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్స్ కిరణాలలో మరింత శక్తి, గామా కిరణాలలో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. తరంగ దైర్ఘ్యం తక్కువన కొద్ది కిరణాలలోని శక్తి మనకి అనుభవం అవుతుంది కూడా. రేడియో టీవీ కేంద్రాల నుండి ప్రసారమయ్యే రేడియో తరంగాలు మన చుట్టూ ఎప్పుడూ ఉన్నా వాటి శక్తి తక్కువ, కనుక అవి మనకి హాని చెయ్యవు. కానీ సూర్యకాంతి మన చర్మాన్ని నల్లబరుస్తుంది. చర్మం మరీ తెల్లగా ఉంటే సూర్యకాంతి వల్ల మాడిపోవచ్చు కూడా. సూర్యకిరణాలు, ముఖ్యంగా తక్కువ తరంగ దైర్ఘ్యం గల కిరణాలు చర్మం మీద ఎక్కువ కాలం పడ్డాయంటే చర్మం క్యాన్సర్ రావచ్చు. సూర్యకాంతిలో ఉండే అతినీల లోహిత కిరణాల వల్లే ఇలాంటి హాని కలుగుతుంది. ఇక ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు మరింత హానికరమైనవి. డాక్టర్లు, డెంటిస్టులు ఎక్స్ కిరణాలు వాడి శరీరంలో అంతరంగ నిర్మాణాన్ని పరిశీలించగలరు. కానీ అలాంటి సందర్భాలలో ఎక్స్ కిరణాలతో సంపర్కం చాలా క్లుప్తంగానే ఉంటుంది. గామా కిరణాలు మరింత ప్రమాదకరమైనవి. ఒక వస్తువు చుట్టూ దానికన్నా చల్లని పదార్థం ఉన్నప్పుడు ఆ వస్తువు విద్యుదయస్కాంత కిరణాలను వెలువరించి చల్లబడుతుంది. ఒక వస్తువు చుట్టూ దానికన్నా వెచ్చని పదార్థం ఉన్నప్పుడు ఆ వస్తువు చుట్టూ ఉన్న పదార్థం నుండి విద్యుదయస్కాంత రూపంలో వేడిని గ్రహించి వేడెక్కుతుంది. కనుక విద్యుదయస్కాంత కిరణాలు ఎప్పుడూ వేడి వస్తువు నుండి చల్లని వస్తువులోకి ప్రవహించి రెండింటి ఉష్ణోగ్రతలని సమం చేస్తాయి. కనుక విశ్వంలో ప్రతి చోట ఫోటాన్లు ఒక వస్తువు నుండి మరో వస్తువు మీదకి ఎగురుతున్నాయి. కొన్ని వస్తువుల నుండి ఫోటాన్లు ఎప్పుడూ వెలువడుతూనే ఉంటాయి. దీనినే కిరణ ఉద్గారం అంటారు. ఫోటాన్లను వెలువరించే వస్తువులు రకరకాల తరంగ దైర్ఘ్యాల వద్ద వెలువరిస్తాయి. కొన్ని ప్రత్యేక తరంగ దైర్ఘ్యాల వద్ద ఇతర తరంగ దైర్ఘ్యాల కన్నా ఎక్కువగా వెలువరిస్తాయి. ముఖ్యంగా కొన్ని మధ్యంతర తరంగ దైర్ఘ్యాల వద్ద అత్యధిక కిరణాలను వెలువరిస్తాయి. తరంగ దైర్ఘ్యం అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా వెలువడే శక్తి తక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువ తరంగ దైర్ఘ్యం వద్దనైనా మరీ తక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద అయినా అసలు శక్తి వెలువడదు. క్వాంటం సిద్ధాంతం ఇవన్నీ చక్కగా వివరిస్తుంది.